3:31 ఏమే మతమిదం నిత్యమను తిష్టంతి మానవాహ శ్రద్ధావంతో 2 నస్యంతో ముచ్యంతే తే 2 కర్మభ్యః. అనగా ఏ శ్రద్ధాభక్తులు కలిగియున్న మానవుడు గురుస్వరూపుడనే వాసుదేవుని రూపమున ఉన్న నన్ను ఎటువంటి ద్వేషసూయ మొదలగు భావములు లేకుండా నేను పైన చెప్పిన మతముననుసరించి వ్యవహరించెదరో వారందరూ పాపపుణ్య రూపములైన కర్మల నుండి విముక్తులౌదురు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 79:3.32 ఏత్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే 2 సర్వజ్ఞాన విముఢాంస్తాన్ విద్ధి నష్టానచేత సహా. అనగా పైన చెప్పిన విధముగా కర్మల నాచరించక అందులకు విరుద్ధముగాయున్నవారు నా ఈ అభిప్రాయమును మతమును నిందించుచు నా మతముననుసరించి ఆచరణ చేయరో వారు అన్ని విధములగు జ్ఞానములందును అనేక విధములుగా మూఢులైయుందురు. అన్ని విధములగు జ్ఞానములందు మోహితులైన అవివేకులనందరినీ నీవు నశించిన వారిగా తలంచుము. వారందరూ ఏ కారణము చేత మీ మతముననుసరించి వ్యవహరించుటలేదు, ఇతరుల మతమును ఆచరించుచున్నారు మరియు స్వధర్మాచరణము ఎందులకు చేయటలేదు? మీకు వ్యతిరేకముగా మీ ఆజ్ఞను పాటించకుండా ఉన్నందువలన కలుగు దోషమునకు ఎందులకు భయపడుటలేదు? ఇందులకు కారణమేమి? అందచో భగవానుడు ఇలా చెప్పుచున్నాడు. 3:33 సదృశం చేస్తతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అనగా ప్రాణుల నీవు మరియు తత్వమును ఎరింగిన జ్ఞానులు కూడా తమ ప్రకృతి అనగా స్వభావముననుసరించియే కర్మ వ్యాపారము చేయుచుండురు. అనగా తమ పూర్వపూర్వ జన్మలయందు చేయబడిన కర్మలననుసరించి పాపపుణ్యాధికమైన ఎటువంటి సంస్కారము ఇప్పుడు ఈ జన్మమునందు ఏర్పడియున్నదో దానికే ప్రకృతియను పేరు. దానినను సరించియే జ్ఞానులు గూడా కర్మ వ్యాపారము చేయుచుందురు. ఇంకా మూర్ఖుల సంగతి చెప్పదగినదేమున్నది? అందుచేత ప్రాణుల నీవు తమ ప్రకృతి అనగా తమ స్వభావముననుసరించియే సర్వకార్య వ్యాపారము చేయుచున్నవి. ఇందులో నాదిగాని మరియే ఇతరుల ప్రమేయముగాని ఏమీ లేదు. జీవులన్నీయు తమ తమ ప్రకృతికి అనురూపముగానే వ్యాపారములు చేయుచున్నవి. ప్రకృతికి అతీతముగా ఏదీను లేదు. మరి అలా అయినప్పుడు పురుష ప్రయత్నముతో నిమిత్తం లేకున్నందున విధి నిషేధములను గురించి చెప్పు శాస్త్రము నిరుపయోగమే కదా అన్నచో అందులకు చెప్పుచున్నాడు. 3:34 ఇంద్రియ సేంద్రియ స్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోన్వశమాగచ్చే తౌహ్యస్య పరిపంధిన. అనగా ఇంద్రియములు ఇంద్రియములన్నచో సర్వేంద్రియముల యొక్క శబ్దాది విషయములందు రాగద్వేషములు స్థిరపడియుండునో అనగా ఇష్ట పదార్థములయందు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 80. రాగము అనగా ప్రేమ అనిష్ట పదార్థములయందు ద్వేషము. ఇలా అన్ని ఇంద్రియముల విషయములందును రాగద్వేషములు రెండును అవశ్యముగనుండును. అటువంటి స్థితియందు పురుష ప్రయత్నము మరియు శాస్త్రముల మహాత్మ్యము ఎట్లుండునో చెప్పుచున్నారు. శాస్త్రానుసారముగా వ్యవహరించు మనుష్యుడు ఆరంభము నుండియే రాగద్వేషములకు లోనుగాకుండ ఉండవలయును. అభిప్రాయమేమనా? సహజముగానే మానవుని యందు గల అతని ప్రకృతి అతనిని రాగద్వేషములతో కూడియున్న కర్మలయందు నియమించును. అప్పుడు తనంతట తానుగానే స్వధర్మత్యాగము పరధర్మానుష్ఠానము జరగనారంభమగును. కాని ఈ జీవుడు ఎప్పుడు వివేకము కలిగి తన స్వభావమునకు విరుద్ధమైన భావముతో రాగద్వేషాదులను సంయమించునో అప్పుడు శాస్త్రదృష్టి కలవాడగును, తిరిగి తన ప్రకృతికి వశుడు కాకుండా ఉండగలుగును. అందుచేత చెప్పునదేమన, మనుష్యుడు రాగద్వేషములకు వశుడు కాకుండా ఉండవలేను. అట్లేలైనా ఆ రాగద్వేషములు దొంగల వలె శుభమార్గమున పయనించువానిని తప్పుదోవ పట్టించును. రాగద్వేషములతో కూడియున్న మానవుడు శాస్త్రార్థమును గూడా విపరీతముగా తెలుసుకొనును. అంతేకాకుండా అది కూడా ధర్మమే కదాయని తలంచి పరధర్మమును స్వీకరించి అనుష్ఠించతగనిదేయని తలంచును. కాని అతడు అలా తలంచుట పొరపాటు మాత్రమే యగును. అదెట్లన 3.35 శ్రేయాన్ స్వధర్మో యగుణః పరధర్మాత్స్పనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అనగా ఎంత బాగుగా అనుష్ఠించబడినప్పటికీ అట్టి పరధర్మము అనగా ఇతర వర్ణముల వారికి విధించబడిన కర్మ సముదాయము కంటే గుణరహితమైనదైనప్పటికీ స్వధర్మమును ఆచరించుటయే క్షేమకరము. పరధర్మమును ఆచరించు మానవుని జీవితము కంటే స్వధర్మమును ఆచరించుచూ ఉన్న మానవ జీవనము శ్రేష్టమైనది. ఏలైనా ఇతరుల ధర్మాచరణ భయదాయకము, నరకాది రూపములైన భయమును కలిగించినదైయున్నది. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ధ్యాయతో విషయాన్ పుంస చు. గీత 2:62 వరకు అనగా విషయములను గురించి ఆలోచించు పురుషునికి ఆ విషయములందే ఆసక్తి కలుగును. అనియు రాగద్వేషౌ హ్యస్య పరిపంథినా చు. గీత 3:34 వరకు అనగా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 81 ప్రతీంద్రియమునకును వాటివాటి విషయములందు రాగద్వేషములను కలిగించు విషయము సర్వానర్థములకు మూలకారణములని చెప్పబడినది. కాని ఆ విషయమంతయు భిన్న భీ సందర్భములందు అస్పష్టముగా చెప్పబడినది. అందువలన ముఖ్యముగా ఇదిన్ సర్వానర్థములకు సరైన కారణము అని నీవు సంక్షిప్తముగా నాకు చక్కగా బోధపడునట్లు చెప్పిన ఏడల తెలియను. అప్పుడు నేను ఆ సర్వానర్థదాయకములైన విషయములు ఇంద్రియముల నుండి తొలగించుటకు ప్రయత్నింతును అని అర్జునుడు ఇంకా ఇలా అన్నాడు, 3.36 అథకేన ప్రయుక్తో 2 పాపం చరతి పురుషః అని చన్నపి వార్షేయ బలాది నియోజితః. ఓ కృష్ణ, ఏ ప్రధాన కారణముచేత ప్రేరేపించబడిన ఈ పురుషుడ తనంతట తానుగా కోరకపోయినప్పటికీ రాజు చేత ఆజ్ఞాపించబడిన సైనికుని వలె బలవంతముగా ఆజ్ఞాపించబడినట్లుగా పాపపుణ్య కార్యములు చేయుటకు వివశుడగుచున్నాడు? అర్జున, నీవు అడుగుచున్న ఆ సర్వానర్థములకు కారణరూపమైన విషయమున చెప్పుచున్నాను, వినుము. 1 సంపూర్ణమైన ఐశ్వర్యము, ధర్మము, యశము అనగా కీర్తి, లక్ష్మి అనగా సంపద, వైరాగ్యము మరియు మోక్షము, ఈ 6 భగ అనగా భగము అని పేరు. ఐశ్వర్య 6 ప్రతిబంధకము లేకుండా సంపూర్ణమై ఏ వాసుదేవునియందు ఎల్లప్పుడు, మరియు ఉత్పత్తి ప్రళయములను, భూతముల రాకపోకలను, విద్య అవిద్యలను ఎవ్వడెయుంగునో అతని పేరు భగవంతుడు. అందుచేత ఉత్పత్తి అది సర్వ విషములను ఎవడు చక్కగా ఎడుంగునో అతడే వాసుదేవ రూపుడే భగవంతుడు అను పేరుతో పిలువబడుచున్నాడు. 3.37 కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. 9 అనగా కామము ప్రాణులన్నిటికీ పరమశత్రువు, దాని కారణముగానే జీవులన్నింటికీ అన్ని విధములైన అనర్థములు ప్రాప్తించుచున్నవి. అటువంటి ఈ కామము ఎన్నడైనా ఏ కారణముచేతనైనా బాధింపబడితే అది అప్పుడు క్రోధముగా రూపాంతరము చెందుతుంది. దుచేత కామమే క్రోధము. ఈ కామము ప్రకృతి యొక్క రజోగుణము వలన ఉత్పన్నముగుచున్నది. త్రిప్పి చూచినట్లయితే ఈ కామమే రజోగుణమును కలిగించుచున్నది. అట్లేలైనా మానవ మనస్సునందు వికార రూపమున కలిగిన కామమే రజోగుణమును వృద్ధి చేసి పురుషుని కర్మలయందు నియోగించుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 82. మరియు పరసేవ మొదలగు కార్యములందు నిమగ్నమైన కష్టజీవులందరూ ఏకకంఠముతో చెప్పునదెమనగా, వితృష్ణయే మానవుల చేత సర్వవిధ కర్మలు చేయించుచున్నది. కామము సమస్త పాపకార్యములకు మూలము. ఏలైనా కామము చేత జీవులే ప్రేరేపించబడిన ప్రాణియే సర్వవిధ పాపములు చేయుదురు. కావున ఈ ప్రపంచమునందలి సర్వప్రాణులకు ప్రథమ శత్రువు ఈ కామమేనని ఎగుంగుము. ఈ కామము సర్వప్రాణులకు ఏ విధముగా శత్రువు అని అన్నచో దృష్టాంతముల ద్వారా వినుము. 3.38 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్థాతే నేదమావృతం. అనగా ప్రకాశమే స్వరూపముగా కలిగియున్న అగ్ని తనతో పాటుగా జనించిన అంధకార రూపమైన ధూమమము పొగ ద్వారాను, మరియు మురికి అనగా మలము చేత ఏ విధముగా అద్దము మలినమైపోవుచున్నదో ఆ విధముగానే గర్భము కూడా తన యొక్క ఆవరణ రూపమైన మలముతో కప్పబడిపోతుంది. ఆ విధముగానే ఈ కామము చేత పురుషుని యొక్క జ్ఞానము కప్పబడిపోవుచున్నది. పైన చెప్పబడిన శ్లోకమునందు ఇదం అనుశబ్దము ద్వారా సంకేతించబడిన అర్థమేమనగా, కామము చేత కప్పబడుచున్న అనగా తెలియకుండా ఉన్న వస్తువు ఏది, ఆ వస్తువెద్దియో చెప్పబడుచున్నది. 3.39 ఆ వృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్ఫురేణానలేన చ అనగా, కామనామము గల ఈ శత్రువుచే వివేకము గలవాని జ్ఞానము కప్పబడియున్నది. జ్ఞాని మాత్రమే ఈ కామము ద్వారా నేను అనర్థములందు చిక్కుకొనియున్నానని తెలుసుకొనగలడు. ఆ కారణముగా జ్ఞానేనవాడు ఎల్లప్పుడూ దుఃఖించుచుండును. అందుచేత ఈ కామము జ్ఞానికి మాత్రమే శత్రువు, అజ్ఞానికి కాదు. ఏలైనా ఆ యజ్ఞాని కృష్ణ కలిగియున్నవాడే యున్నందున ఆ తృష్ణను పెంచు కామమును మిత్రుడుగా తలంచును. తరువాత ఆ తృష్ణ మరియు ఆ తృష్ణను కలిగించు కామము ద్వారా దుహకము కలిగినప్పుడు అప్పుడు నేను ఈ తృష్ణ కారణముగానే దుహకమును పొందుచున్నాను ఉట్ అని తెలుసుకొనును. ఈ వివేకము ఆ దుహకమును పొందక పూర్వము తాను ఎరుగడు. అందుచేత ఈ కామము ఒక్క జ్ఞానికి మాత్రమే నిత్య శత్రువు. కామము ద్వారా ఏ విధముగా జ్ఞానము కప్పబడియున్నది అన్నచో కోరికకే మరియొక పేరు కామము. ఈ కోరికలు అత్యంత కష్టదాయకములు. ఈ కోరికలు అగ్ని. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 83 వంటివి. అందుచేత ఇవి భోగముల చేత తృప్తిని పొంది నశింపవు. అటువంటి కామము అనే శత్రువు చేత జ్ఞానము కప్పబడియున్నది. జ్ఞానమును కప్పించినదిగా ఉన్న ఈ కామము జీవులందరికీ శత్రువే. ఈ శత్రురూపి అయిన కామము ఇచ్చట ఉండును. అనగా ఈ కామము దేనిని ఆశ్రయించుకొని యున్నది? ఏలైనా శత్రువు యొక్క ఆశ్రయస్థానమును గుర్తించిన ఎడల చాలా సులభముగా ఆ శత్రువును నశింపజేయవచ్చును. ఇప్పుడు ఆ కామము యొక్క ఆశ్రయస్థానమును గురించి చెప్పుచున్నారు. 3.40 ఇంద్రియాని మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీయు ఈ కామభావమునకు అధిష్ఠానములు అనగా అభావము ఉండు స్థానములుగా చెప్పబడినవి. ఈ కామము తనకు ఆశ్రయభూతములైన ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవుని నానావిధములుగా మోహింపజేయుచుండును. అట్టి స్థితియందు 3.41 తస్మాత్వమింద్రియాణ్యదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అనగా అందువలన ఓ భరతర్షభ, నీవు ముందుగా ఇంద్రియములను వశము నందుంచుకుని జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునటువంటి పైన చెప్పబడిన పరమశత్రువు. మరియు పాపములను చేయించినటువంటి కామభావమును త్యజించుము. తాత్పర్యమేమనా? శాస్త్రము మరియు ఆచార్యులు, గురువు వారిచే ఆత్మానాత్మలను గురించి మరియు విద్యా అవిద్యలను గురించి చేయబడిన బోధను జ్ఞానమందురు. ఆజ్ఞానము ద్వారా కలిగిన విశిష్టానుభవమును విజ్ఞానమందురు. మానవుని శ్రేయప్రాప్తికి కారణస్వరూపమైన ఈ జ్ఞాన విజ్ఞానములను ఆ కామభావము నశింపజేయుచుండును. కావున అర్జున, నీవు ఈ కామభావమును త్యజింపుము. ముందుగా ఇంద్రియములను వశపరుచుకొని కామరూపమున ఉన్న నీ శత్రువును త్యజింపుము. ఇలా చెప్పడం బాగానే ఉంది, కాని దేనీ లేక ఎవరిని ఆశ్రయించి, అనగా ఏ బలముతో ఈ కామరూపమున ఉన్న శత్రువును త్యజించలేక జయించవలేను? అన్నచోయిలా చెప్పుచున్నారు, శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 84.3.42. ఇంద్రియాణి పరాణి అహురింద్రియేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ. అనగా పండితులైన వారులు బాహ్యము, పరిచ్ఛిన్నము మరియు స్థూల దేహము కంటే సూక్ష్మము, అంతస్థము అనగా లోపల నుండునది మరియు వ్యాపకత్వాది గుణములతో కూడియున్న కారణముగా క్షేత్రాది పంచ జ్ఞానేంద్రియములను పర అనగా శ్రేష్ఠములైనవిగా చెప్పుచున్నారు. ఏ ఆత్మ పదార్థము బుద్ధిమొదలు సమస్త దృశ్యమానమగుచున్న పదార్థములేందు దృశ్యము కాని విధముగా వ్యాపించియున్నదో దానిని ఇంద్రియములతో కూడియున్న కామము ఆవరణ రూపమున కప్పించి మోహింపజేయుచున్నది. అటువంటి బుద్ధిని కూడా చూడగలిగిన ద్రష్టైన పరమాత్మ ఒక్కడే అన్నిటికంటెనూ శ్రేష్టమైనవాడు. 3.43. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థఖ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అనగా ఈ విధముగా ఆత్మను బుద్ధికంటె కూడా అతి శ్రేష్టమైనదిగా ఎరింగి ఆత్మద్వారానే ఆత్మను ఇంద్రియములతో సంబంధము లేకుండా స్తంభింపజేసి, అనగా శుద్ధమైన మనస్సునందు అనగా లోకవాసనలు లేనటువంటి మనస్సునందు ఆత్మతత్వమును సమాధి చేసి అనగా నింపి, ఓ అర్జున, ఈ కామరూపమున ఉన్న అజేయమైన శత్రువును సంహరించుము. అనగా ఏది దోహకము చేతవశమునందుంచుకొనబడునో అట్టి అనేకములైన జయించరాని విశేషణములతో కూడియున్న కామమును జయించి నీ నుండి దూరము చేసుకొనుము. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగమును 3వ అధ్యాయమునకు, శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవాశ్రమము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 85.